ఆరు తృష్ణ పరిత్యాగము ధ్యేయము జ్ఞేయము. అప్పటికీ తృప్తి కలగలేదు వశిష్ఠ మహర్షికి మనస్సంటే ఏమిటనే ప్రశ్నను లేవదీసి ఆత్మే మనస్సుగా పరివర్తన చెందిందని, కనుక దీన్ని వెనక్కి తిప్పితే పరమాత్మలోకి ప్రవేశం లభిస్తుందని, అలాగాక మనమే వెనక్కు తిరిగి మనస్సు వెంట పరుగులు తీస్తే మనం దీనికి లొంగిపోయి తృష్ణకు దాసులమైపోతామని, అదే అనర్థాలకు మూలమని వివరించడం కోసం ఆ మహర్షి 15వ సర్గలోకి ప్రవేశించి 27 శ్లోకాలు ఉపదేశించాడు. అలా చెబుతూ చెబుతూ చివరి శ్లోకంలో ఆయన ఇలా అన్నాడు: ఏతామహంభావమయీ మపుణ్యాం చిత్వానహంభావ శలాకయేవ ఆయసర్వ్ 15 స్వభావనాం భవ్య భవాంత భూమో భవాభిభూతాఖిల భూతభీత్యః సర్గ 15 శ్లో 27. హే భవ్య రామ, తృష్ణ అనేది అహంకారం యొక్క రూపాంతరం, అందుకనే అది అపవిత్రం. దాన్ని అహంభావరాహిత్యమనే కత్తెరతో కత్తిరించు. అలా చేస్తే నువ్వు భవాంత భూమికి చేరుతావు, అంటే సంసారానికి అంతం కలిగించే సప్తమయోగ భూమికలోకి చేరుతావు. అలా చేరగలిగితే ఏ జీవి వల్ల నీకు భయం లేదు, నీవల్ల ఏ జీవికీ భయం లేదు. రామ, అటువంటి సప్తమ భూమికకు చేరి అక్కడే ఉండిపో అన్నాడు. ఇలా అనేసరికి రాముడో ప్రశ్న లేవదీశాడు. ఆ ప్రశ్నతోనే 16వ సర్గ ప్రారంభమైంది. రాముడు: గురుదేవ, చెట్టుకు కాండం ఎటువంటిదో జీవుడికి అహంకారం అటువంటిది. కాండమే లేకపోతే చెట్టు కూలిపోతుంది, అహంకారమే లేకపోతే జీవి కూడా కూలిపోతాడు. వాడిక జీవించడమే ఉండదు. ఏ సాధకుడు నేను చచ్చిపోవాలని కోరుకోడు. కనుక గురుదేవ, నేను అహంకారాన్ని పరిత్యజించి జీవించేదెలా? నా మనుగడకే ప్రమాదం తెచ్చిపెట్టే సాధనలు చేసేదెలా? వశిష్ఠుడు: రామ, తృష్ణ పరిత్యాగమన్నా, ఆశలను విడిచిపెట్టడమన్నా, మనస్సును అమనస్సుగా చేయడమన్నా, వాసనలను తుడిచి వేయటమన్నా, అన్నీ ఒకటే. ఈ వాసన పరిత్యాగం రెండు రకాలు, ఒకటి ధ్యేయము, రెండు జ్ఞేయము అని. ఈ భేదం ఎందుకు వచ్చిందంటే వాసనలకు మూలమైన అహం వృత్తి కూడా రెండు రకాలుగా ఉంది. ఒకటి దేహేంద్రియాది సంఘాతం మీద ఆధారపడిన అహంకారం, ఒకటి రెండు చిదేకరసస్వభావమైన అహంకారం మరోటి. ముందుగా దేహేంద్రియాదుల మీద ఆధారపడిన అహంకారమంటే ఏమిటో చెబుతా విను. ఈ దేహము, ఈ ఇంద్రియాలు, వీటిని పోషించే అన్నపానాది పదార్థాలు ఇవన్నీ కలిపితే నేను అవుతాను, ఇవి లేకపోతే నేనెక్కడుంటాను, నేనేమి చేస్తాను, అలాగే ఈ అన్నపానాది పదార్థాలన్నిటికీ నా వల్లనే సార్థకత్వం లభిస్తోంది, అవి నాకోసం పుట్టాయి, నేను వాటికోసం పుట్టాను, అవి లేనిదే నేను లేను, నేను లేనిదే అవి లేవు అని ఈ విధంగా సామాన్య మానవ జీవి మొదట్లో అనుకుంటూ ఉంటాడు. ఇలా అనుకుంటున్న పెద్ద మనిషికే క్రమంగా సత్సాంగత్యాది లాభం వల్ల కొత్త తెలివి వికసించి ఈ పదార్థాలు నావిట్లా అవుతాయి, నాకు వాటికి సంబంధం ఏమిటి, అవి జడస్వరూపాలు, నేను చేతనస్వరూపాన్ని గదా, అవి నేను ఒకటెట్లా అవుతాము అని ఈ విధంగా కొత్త ప్రశ్నలు మొలకెత్తుతాయి. సద్విచారణ ప్రారంభమవుతుంది. దాని ఫలితంగా పంచభూతాల దగ్గరనుంచి మనస్సు దాకా అన్నీ అసద్రూపాలే అనే నిశ్చయానికి వస్తాడు. దాంతో ఇప్పటిదాకా వాడు నేను అనే పదానికి చెప్పుకున్న అర్థం మారిపోతుంది. ఇప్పుడు వాడి దృష్టిలో నేను అంటే పంచభూతాల నుంచి మనస్సు దాకా అన్నీ తొలగిపోగా మిగిలిన శుద్ధ చిత్స్వరూపం ఏదైతే ఉందో అదే అవుతుంది. నేందాక రెండవ రకమైన అహంకారాన్ని చెప్పానే, అదే ఇది. అక్కడ చిదేకరసస్వభావమైన అహంకారము అని చెప్పా, మాటల తేడాయే గాని వస్తువులో తేడా లేదు. ఇంతకు చెప్పవచ్చిందేంటంటే, మొదట దేహమే నేననే అజ్ఞాన దశలో కథ ప్రారంభించిన జీవి క్రమంగా ఇవేవి నేను కాదు, ఇవేవి నేను కాదు అని జ్ఞానపూర్వకంగా భావన చేసే దశకు వస్తాడు. ఆయసర్వ్ 16 అంటే వాడు భావనాపూర్వకంగా దేహాది వాసనాత్యాగం చేస్తున్నాడు. అందుచేత ఈ రకమైన భావననే ధ్యేయవాసనాత్యాగము అని పెద్దలన్నారు. ఒక ధ్యాన ప్రక్రియను పోలినటువంటి భావనా ప్రక్రియ దీనిలో ఉంది కనుక దీన్ని ధ్యేయవాసనాత్యాగము అన్నారు. ఈ స్థితి నందుకున్నవాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. సుప్రసిద్ధులైన జనకాదులు దీనికి ఉదాహరణ. వీరు వాసనాత్యాగం చేసి ఏమీ అంటకుండా లోక వ్యవహారం చేసేస్తూ ఉంటారు. అది విశేషం. ఇక రెండవ అహం వృత్తి, చిదేక రసస్వభావమైన అహం వృత్తి అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విషయం ఇప్పటికే వచ్చేసింది. ఇందాక చెప్పిన విధంగా ధ్యేయ వాసనాత్యాగం చేసి ఆ రకమైన భావనా పరంపరలో మనస్సును లగ్నం చేసి ఆ అభ్యాసం బలపడిపోవడం వల్ల ఒకడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఆ సమాధిలో ఉండగానే వాడికి ప్రారబ్ధ కర్మ కూడా పూర్తయిపోతుంది. అందువల్ల వాడి దేహం రాలిపోతుంది. అంటే వాడి యొక్క అహంకారం అంతా జ్ఞానంచేత బాధితమైపోతుంది. బాధ అంటే తెలుసుకదు. కారణంతో సహా కార్యం నశించిపోతే దాన్ని బాధ అంటారు. వీడి అహంకారానికి మూలకారణమైన మూలవిద్య కూడా నశించిపోతుంది కనుక వీడి అహంకారానికి బాధ ఏర్పడుతోంది. అంటే వీడి వాసనలు నశించిపోతున్నాయి. దీన్నే కొంచెం మార్చి చెబితే వీడి వాసనలు జ్ఞానం చేత బాధితమవుతున్నాయి. అందుచేతనే ఈ రకమైన వాసనాత్యాగాన్ని ధ్యేయవాసనాత్యాగము అన్నారు. జ్ఞానానికి సంబంధించిన వాసనాత్యాగం అన్నమాట. ఇక్కడ జ్ఞానంచేత నశించడమే జ్ఞానానికి వాసనాత్యాగానికి మధ్య గల సంబంధం. దాన్ని బట్టి ఈ రకమైన జ్ఞేయవాసనాత్యాగం దేహాన్ని కూడా వదిలేసిన విదేహ ముక్తుడికి మాత్రమే ఉంటుంది. ఇతడు ఎల్లప్పుడూ పరబ్రహ్మలోనే ఉంటాడు. ఇతనికి వ్యవహార స్పర్శ లేనేలేదు. రామ, జాగ్రత్తగా గమనించు. ధ్యేయవాసనాత్యాగం చేసినవాడు జీవన్ముక్తుడు, జ్ఞేయవాసనాత్యాగం చేసినవాడు విదేహముక్తుడు. మోక్షప్రాప్తి విషయంలో ఇద్దరూ సమానులే. దుహఖా స్పర్శలేకపోవటం ఇద్దరికీ సమానమే. అయితే వీరిలో ఒకడు విత్తితుడు, అంటే సమాధి నుంచి బయటకు వచ్చినవాడు. రెండవవాడు సమాహితుడు, అంటే సమాధిలోనే ఉన్నవాడు. ఒకడు సదేహుడు అయినా నిర్బాధుడు, రెండవవాడు విదేహుడు. కనుక రామ, అహంకారత్యాగం చేసినంత మాత్రాన అందరికీ జ్ఞేయవాసనాత్యాగమే జరిగిపోతుందని, ప్రారబ్ధం నశించిపోయి దేహం రాలిపోతుందని నిశ్చయంగా చెప్పే వీలు లేదు. ప్రారబ్ధం గనక మిగిలిపోయి ఉంటే ఆ సాధకుడి యొక్క వాసనాత్యాగము అహంకారత్యాగము ధ్యేయస్థితిలోనే ఆగిపోతాయి. వాడు ముక్తుడే, కాని మరణించడు. వాడే జీవన్ముక్తుడు. ఎవడికి ఇది కావాలి, ఇది అక్కరలేదు, ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అనే భావాలు ఉండవో వాడే జీవన్ముక్తుడు. ఎవడు జాగ్రద్దశలో ఉంటూ కూడా సుషుప్తిలో లాగా ఏదీ అంటకుండా ఉండగలుగుతాడో వాడే జీవన్ముక్తుడు. రామ, కనుక నువ్వు నిర్భయంగా ధ్యేయహంకారత్యాగాన్ని ధ్యేయవాసనాత్యాగాన్ని సాధించి జీవన్ముక్తిని అందుకోవచ్చును. జీవన్ముక్తుడంటే ఏమిటో నీకింకా వివరంగా చెబుతాను విను. ఆయసర్ 17. వశిష్ఠులవారి ప్రసంగం ఇక్కడికి వచ్చేసరికి సూర్యాస్తమయ సమయం దగ్గరకు వచ్చింది. ఎంత ధ్యానావేశంలో ఉన్నా నిత్యకర్మ విఘాతాన్ని పెద్దలు సహించరు. కనుక వశిష్ఠుడు సభను చాలించి సాయం సంధ్యానుష్ఠానానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా 11వ రోజు ప్రసంగం ముగిసింది. 12వ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే వశిష్ఠుడు అదే ఆవేశంతో జీవన్ముక్తి లక్షణాలను వర్ణించసాగాడు. వాల్మీకి మహర్షి బోధను 2 సర్గలలో 99 శ్లోకాలలో వర్ణించాడు. అందులో 1వ సర్గలో ఏ రకమైన మానసిక నిశ్చయాలు చేసుకుంటే ఒక వ్యక్తి జీవన్ముక్తుడవుతాడో, వాటిని ఏ రకమైన మానసిక నిశ్చయాలు చేసుకుంటే జీవుడు అజ్ఞానబద్ధుడై దుహఖితుడవుతాడో వాటిని ఎక్కడికక్కడ విభాగం చేసి చూపించాడు. 2వ సర్గలో జీవన్ముక్తుడి యొక్క వ్యవహార దశను, అనగా ఏమీ అంటకుండా వ్యవహారాలు చేసే పద్ధతిని విస్తారంగా వర్ణించాడు. ఇలా చెప్పటంలో వశిష్ఠుడి ఉద్దేశ్యం ఏమిటంటే శ్రీరాముడు జీవన్ముక్త దశకు చేరుకోవాలనేదే. అందుకోసమే ఆయన జీవన్ముక్తుడి వ్యవహార వర్ణనను ముగింపుకు తెస్తూ ఇలా అన్నాడు. వశిష్ఠుడు, రామ, అనాదిసిద్ధమైన ఈ సంసార ప్రవాహంలో ఎన్ని కోట్ల జన్మలెత్తావో అందుచేత ఈ ప్రపంచంలో ఉన్న జీవులలో ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు నీ బంధువే. కనుక ఇప్పటి ఈ దేహాన్ని బట్టి ఈ కొద్ది మంది మాత్రమే నాకు బంధువులు అనుకోవడం ఎలా కుదురుతుంది? కనుక ఒక విధంగా చూస్తే ఈ లోకంలోని ప్రతి జీవి నీకు చిరకాల బంధువే. మరో రకంగా చూస్తే, అంటే దేహానికి నీకు సంబంధమే లేదనుకుంటే నీకు బంధువన్నవాడే లేడు. వివిధ జన్మ శతాహిత సంభ్రమే జగతి బంధురబంధు రితీక్షణం భ్రమదశైవ వివల్గతి వస్తుతః త్రిభువనం చిరబంధు రబంధపి సర్గ 18 శ్లో 65. ఈ విషయంలో చక్కటి ఉదాహరణగా పుణ్యపావనోపాఖ్యాన మనే మంచి కథ ఉంది, చెప్తా విను అంటూ 19వ సర్గలో వశిష్ఠుడు ఆ కథ చెప్పసాగాడు.